పరలోకమందున్న మా తండ్రి, మీకే మా ఆరాధన. దివ్యవాక్కురూప యేసుక్రీస్తు ప్రభు, మీకే మా ఆరాధన. ఆదరణకర్త పరిశుద్ధాత్మా, మీకే మా ఆరాధన. త్రియేక దేవా, మీలో మేము సంగమం. పరిశుద్ధాత్మలో ఆత్మసంగమం, ఆత్మసంగమం, ఆత్మసంగమం, ఆత్మసంగమం.